76 లంబిముక్తాలతాంచిత సం ధా లంబిముక్తాలతాంచిత లంబిన్యః మానాః అధః ప్రసృతాః ముక్తాలతాః హారాః ముక్తాఫలాని వాయస్యాః సా తథా నవరత్నఖచిత సువర్ణముఖాగుచ్చై సర్వాంగేషు ప్రలంబమానే లలాటపర్యంతం లంబమాన కీరీట ప్రథమ భాగ లలాట పట్టణ సాగ్రకంఠ ప్రదేశ హస్తచతుష్టయంగద సమాన ప్రదేశ కూర్పాస తాటంకాధ కణ దేశన 164 లితా త్రిశతి భాష్యం 165 పరితః పదకాగ్ర దేశ కఠినిబద్ధ కాంచ్యాదిషు పరిలంబమానే రహ ఓం లంబి ముక్తాలతాంచితాయే నమః రిత్యర్థ సి ఆం వి క్రిందికి వ్రేలాడుచున్న ముత్యాల జాలరులు లేక ముక్తాఫలములు ముత్యములు గలదిగాన లలితా త్రిపుర సుందరి లంబిముక్తాలతాంచిత యను నామముతో జితేయుపరుచుండును సర్వావేశముల యందు నవరత్ని జడితములైన సువర్ణాంచిత ముక్తాఫల గుడుచ్ఛములు వ్రేలాడుచున్నవి. ఆ ముత్యములు గుత్తులు లలాట భాగము నరకు వ్రేలాడుచున్న కిరీట ప్రథమ భాగమైన ముఖపట్టిక వరకు వేలాడుచున్నవి. ఇంతియేగాదు దేవి యొక్క నాసాగ్ర భాగము తాటంక చెవికమ్మ విరాజిత కర్ణాధ ప్రదేశము కంఠ ప్రదేశము 4 చేతులయ్యందుండు అంగదములు భుజకీర్తులు మో చేతులకు పైన ఉన్న రేఖయ్యంచులయందు వెలుగొందునట్టి దండకడియముల ప్రదేశము కఠినిబద్ధములైన కాంచ్యాది ఆభరణముల కటి ప్రదేశమున ధరించునట్టి ఒడ్డాణవనము మొదలైన ఆభరణముల నలకు ముత్యాల జాలకులు వ్రేలాడుచున్నవి. అట్టి ముక్తాహారములతో పరమేశ్వరి విరాజిల్లుచున్నదని భానము.